రోబోలు పుస్తకం 3వ భాగం. కాలక్రమేణా ఈ గడియారాలు, వాచీలు అంతకంతకు ఖచ్చితంగా సంక్లిష్టంగా రూపొందసాగాయి. గడియారాలలోని చక్రాలతో, గేర్లతో, మరలతో పనిచేయగలగటం ఒక ప్రత్యేకమైన సామర్థ్యంగా పరిణమించింది. అలాంటిదే సామర్థ్యం ఉన్నవారిని గడియారపు యంత్రాంగ నిపుణులుగా పరిగణించేవారు. ఈ గడియారపు యంత్రాంగం గడియారాలని ఖచ్చితంగా సక్రమంగా నడిపించగలిగినప్పుడు, అదే గడియారపు యంత్రాంగాన్ని ఉపయోగించి ఇతర యంత్రాల చలనాలని కూడా ఖచ్చితమైన తీరులో శాసించలేమా? గడియారపు యంత్రాంగం గడియారంలో ముళ్ళుని చక్రగతిలో తిప్పినట్లే ఒక బొమ్మ చేతులని కిందకి మీదకి కదిలించలేదా? నిశ్చయంగా చేయగలదు. 1670 నుండి గడియారపు యంత్రాంగం ఆధారంగా పనిచేసే బొమ్మలు తయారు చేయటం సాధారణమైపోయింది. ఫ్రాన్స్ రాజు తన కొడుకు కోసం నడిచే బొమ్మ సిపాయిలని చేయించుకున్నాడు. బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేసిన టిప్పు సుల్తాన్ 6 అడుగుల పొడవు ఉన్న ఒక పులి బొమ్మని చేయించుకున్నాడు. గడియారపు యంత్రాంగం మీద పనిచేసే ఈ పులి బొమ్మ ఒక బ్రిటిష్ సిపాయి బొమ్మ మీదకి లంఘించగలిగేది. ఇలాంటి స్వయంచోదక బొమ్మల నిర్మాతగా గొప్ప పేరు పొందిన వారిలో జాక్ ద ఓకాన్సెన్ ఒకడు. 1738 ఇతడు ఒక మరబాతుని తయారు చేశాడు. దానిని రాగితో చేశాడు. అది క్వాక్ క్వాక్ అనేది. స్నానం చేసేది, నీరు తాగేది, మెడసారించి గింజలు అందుకుని తినేది. దీనితో ఎలాగైనా డబ్బు సంపాదించాలని అనుకున్నాడు ఓకాన్సన్. అలాగే సంపాదించాడు కూడా. ప్రవేశ రుసుం పెట్టి 3 ఏళ్ల పాటు దానితో ప్రదర్శనలిచ్చాడు. ఆ తరువాత దానిని ఎవరికో అమ్మితే ఆ కొనుక్కున్న వ్యక్తి మరికొంతకాలం దానితో యూరప్ అంతా తిరిగి ప్రదర్శనలు ఇచ్చాడు. మాండలిన్ వాయించగల మర విద్వాంసుడిని కూడా ఓకాన్సన్ తయారు చేశాడు. మాండలిన్ వాయించేటప్పుడు ఈ మర విద్వాంసుడికి పాదంతో తాళం వేసే అలవాటు ఉందట. 1774 పియర్ జాకే డ్రోజ్ అనే వ్యక్తి రాసే మరమనిషిని తయారు చేశాడు. పెన్ను పట్టుకున్న పిల్లవాడి రూపంలో ఉంటుందా బొమ్మ. సిరాబుడ్డీలో కళాన్ని ముంచి ఉత్తరం రాయగలడు ఆ మరబాలుడు. ఈ మరబొమ్మ ఇప్పటికీ స్విస్ మ్యూజియంలో ఉంది. ఈ మరమనుషులు ఎంత విచిత్రంగా, ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నా చివరికి అవన్నీ బొమ్మలుగానే మిగిలిపోయాయి. 16 శతాబ్దాల క్రితం హీరో చేసిన యంత్రాలకి వీటికి పెద్దగా తేడా ఏమీ లేదు. ఈ మరబొమ్మలు ఒకే పనిని పదే పదే చేయగలవు. గడియారం ముళ్ళు గడియారం ముఖం మీద గిరగిరా తిరిగినట్లే బాలుడు కూడా ఒకే వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ రాయగలడంతే. అయినా కూడా ఈ మరబొమ్మలు మనుషుల ఊహని ఆకట్టుకున్నాయి. గడియారపు చలనాల కన్నా సజీవమైన చలనాలను ప్రదర్శించగల కృత్రిమ జీవాల నిర్మాణం గురించి కలలు కన్నారు. ఒక సమస్య గురించి మనుషులు ఆలోచిస్తుంటే ఆ రంగంలో ఏదో చెయ్యాలన్న తపన పెరిగి పెద్దవుతూ ఉంటుంది. 2వ అంశం, కాల్పనిక విజ్ఞానం. 1771 ఇటాలియన్ శాస్త్రవేత్త లూయిగి గాల్వాని ఒక అత్యద్భుతమైన ఆవిష్కరణ చేశాడు. ఆ రోజులలో అతడు కప్పకాళ్ళ నుండి వెలికితీసిన కండరాలతో పనిచేసేవాడు. తన ప్రయోగశాలలో ఆ రోజుల్లో శాస్త్రవేత్తలు తరచు పనిచేసే ఒక విద్యుత్ పరికరం కూడా ఉండేది. ఆ పరికరాన్ని వాడినప్పుడు విద్యుత్ రవ్వలు పుట్టేవి. అనుకోకుండా ఒకరోజు ఒక విద్యుత్ రవ్వ ఒక కండరం మీద పడి ఆ కండరం సజీవ కండరంలా కొట్టుకుంది. నిజానికి ఆ విద్యుత్తు పరికరం పనిచేస్తున్నప్పుడు కండరాన్ని ఒక లోహపు కడ్డీతో తాకినా చాలు, కొట్టుకునేది. ఈ వార్త యూరప్ అంతా పొక్కి గొప్ప సంచలనాన్ని రేపింది. వైజ్ఞానిక రంగంలో విద్యుత్తు అప్పుడప్పుడే పరిచయం అవుతోంది. ఈ వార్త తెలియగానే విద్యుత్ శక్తే జీవశక్తి అని అందరూ అనుకోసాగారు.